82 మముక్షువ్యవహార ప్రకరణ సింహావలోకనము. ఆత్మవిద్యా ప్రవేశానికి మున్ముందుగా సాధన చతుష్టయ సంపత్తి ఉండాలని వేదాంత గ్రంథాలన్నీ ఉగ్గడిస్తూనే ఉంటాయి. యోగవాసిష్ఠం కూడా ఆ పనిని తన దైన శైలిలో వైరాగ్య ప్రకరణం ద్వారా నిర్వహించింది. సాధన చతుష్టయంలో శిఖరాయమానమైనది ముముక్షుత్వం. లోకంలోని సాధకులు వివిధ సాధనా మార్గాల ద్వారా వివిధ దృక్కోణాల నుంచి ఈ ముముక్షుత్వాన్ని అందుకుంటూ ఉంటారు. అందుచేతనే వారు వివిధమైన కల్లోలాలలో, వివిధమైన సందేహాలలో ఊగిసలాడుతూ ఉంటారు. అలాంటి సాధకులు తమ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, తమ శేష జీవితంలో ఎలా వ్యవహరించుకోవాలి అనేవి సాధకులకు చాలా సంకటమైన ప్రశ్నలు. సామాన్య వేదంత గ్రంథాలలో ఈ ప్రశ్నకు ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఇవ్వరు. కానీ వాల్మీకి మహర్షి సాధకుల మీద గల దయతో ఈ ప్రశ్న కోసం ఒక ప్రకరణాన్నే కేటాయించాడు. సాధనమార్గ వైవిధ్య ప్రదర్శన కోసమే ఈ ప్రకరణాన్ని వాల్మీకి మహర్షి సుఖవ్యాస సుఖ జనక సంవాదాలతో ప్రారంభించి ఆ సంవాదాల సారాంశాన్ని స్వసంకల్ప వశాడృద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే ముప్పై ఆరు. సంకల్పాలుంటే బంధం ఉంటుంది, సంకల్పాలు పోతే ముక్తి లభిస్తుంది అని తేల్చి చెప్పాడు. ఇది సిద్ధాంత వాక్యం. ఈ వాక్యం ఇంత ముందుగానే ఎందుకు వచ్చేసిందంటే ఇది విశ్వామిత్ర బోధ కావటం వల్లే. నారద మహర్షి ప్రోత్సాహానికి ఉత్తేజితుడై మున్ముందుగా తత్వోపదేశం ప్రారంభించిన విశ్వామిత్ర మహర్షి త్వరలోనే తన బోధన ప్రణాళిక బద్ధంగా సాగటం లేదని గమనించుకుని వశిష్ఠ మహర్షినే శ్రీరాముడికి ఉపదేశించమని ప్రార్థించాడు. అక్కడితో వశిష్ఠపదేశం ప్రారంభమైంది. ఆయన తన మనస్సులో ఒక బోధనా ప్రణాళికను నిర్మించుకుని మున్ముందుగా భూతాకాశ మానసాకాశ చిదాకాశాల నిర్వచనంతో తన బోధను ప్రారంభించాడు. ఆ తరువాత వశిష్ఠమహర్షి సాధన యొక్క ప్రాముఖ్యాన్ని తీవ్రంగా నొక్కిచెప్పి ఆ పైన తన అనంతర బోధకు కావలసిన పారిభాషికాంశాలను, సిద్ధాంత సూత్రాలను విస్పష్టం చేయదలుచుకున్నాడు. అందుకే మున్ముందుగా సాధన కూడా దైవాధీనమే అనే సోమరితనపు వాదాన్ని ఖండించటం కోసం ఆయన ఈ ప్రకరణంలో అనేక సర్గలను వినియోగించాడు. దానికి భూమికగా వ్యాస సుఖ విశ్వామిత్ర వశిష్ఠాదులైన ఆధికారిక జీవన్ముక్తుల జన్మ ప్రక్రియను కొంత వివరించి ఆ పైన సమము, ఆత్మవిచారణ, సంతోషము, సత్సంగము అనే నాలుగు సాధన సోపానాలను విస్తారంగా ఉపదేశించాడు. ఈ సాధన సోపానాలను సాధించటానికి సదాచారము, సత్సాంగత్యము, సత్శాస్త్రము అనే ఉపాయత్రయాన్ని కూడా ప్రతిపాదించాడు. ఈ ఉపాయాల సాధనకు ఆటంకంగా ఉండే సోమరితనాన్ని నిరసించేందుకోసం ఆయన ఈ ప్రపంచం అంతా స్పందాత్మకం అని ప్రతిపాదిస్తూ సంవిత్స్పంద, మానసస్పంద, ఇంద్రియ స్పందాలనే నూతన పరిభాషను ప్రవేశపెట్టాడు. ఆ తరువాత విధి అదృష్టం అనేది ఆకాశం వంటిది అని నిరూపించి సాధకుడు తన దుర్వాసనలను నిరోధించుకోవటానికి ప్రయత్నించి తీరవలసిందే నన్నాడు. దీనికి సద్భావనే మార్గమన్నాడు. ఇలా సద్భావన బలం వల్ల దుర్వాసనలను నిగ్రహించుకుంటున్న సాధకుడు అందుకోవలసిన ఆత్మజ్ఞాన విద్యను అందించబోతూ ముందుగా దానిమీద శ్రద్ధ పెరగటం కోసం ఆత్మవిద్య పరబ్రహ్మ దగ్గరనుంచి తనదాకా అవతరించిన విద్యావతరణ ప్రక్రియను వివరించాడు. దానికి పీఠికగా ఉత్తరోత్తర కాలంలో తను తరచుగా ఉపయోగించబోయే నియతి అనే మౌలిక సత్యం యొక్క తత్వాన్ని ఒకింత విపులంగా వివరించాడు. ఐసర్వ్ 105. ఆ తరువాత పూర్వం తను ప్రస్తావించిన సమ, విచార, సంతోష, సాధు సంగమాలను రాజద్వారపాలకులతో పోలుస్తూ వీటిలో ఏ ఒక్కటి పట్టుబడ్డా మిగిలిన మూడు అవే లొంగిపోతాయి అన్నాడు. దాన్ని వివరించటం కోసమే శ్రవణ, మనన, నిధిధ్యాసలను పరోక్షంగా ప్రతిపాదిస్తూ సమానికి, విచారానికి పెద్ద పీటలు వేశాడు. ఇక్కడి దాకా వచ్చాక వాల్మీకి మహర్షి తన గ్రంథరచనా ప్రణాళికను వశిష్ఠమహర్షిగారి ప్రబోధ ప్రణాళిక రూపంలో ప్రకరణ విభాగంతోనూ, శ్లోక సంఖ్యలతోనూ సహా వివరించాడు. ఇక ఇక్కడి నుంచి వశిష్ఠ మహర్షి సూటిగా ఆత్మవిద్యా విషయంలోకి అడుగు పెట్టదలుచుకుని దానికి పీఠికగా ప్రపంచ మిథ్యాత్వాన్ని గూర్చి ప్రస్తావిస్తూ ప్రతి అణువు గర్భంలోనూ వేల కొలది ప్రపంచాలున్నాయి అనే వింత ప్రతిపాదన చేశాడు. దీన్ని ఆయన కొంత వివరించాడుగాని దీన్ని గురించిన పూర్తి వివరణ నిర్వాణ ప్రకరణంలో రాబోతోందన్నాడు. ఆ తరువాత మళ్లీ ఒకింత పారిభాషిక ధోరణిలోకి వెళ్లి దృష్టాంతము, పోలిక, ప్రాతిభాసిక సత్తా, వ్యావహారిక సత్త వంటి పరిభాషను వివరించే నెపంతో జాగ్రత్ ప్రపంచం అంతా స్వప్న ప్రపంచం వంటిదే అనే మరో నూతన ప్రతిపాదన చేశాడు. దీన్ని నిరూపించటానికి కొన్ని ప్రమాణాలు కావాలి, కాని తన దృష్టిలో ప్రత్యక్షం ఒకటే ప్రమాణం. ప్రమాణమేకమేవేహ అప్రత్యక్షం /19:16 అంటూ మరో నూతన ప్రతిపాదన కూడా చేసి ప్రత్యక్షమంటే ఏమిటో ప్రత్యేకంగా వివరించాడు. ఈ ప్రతిపాదన ఆధారంగా చర్చను కొనసాగించి ఈ ప్రపంచం పరబ్రహ్మ యొక్క వివర్త రూపం అని సంగ్రహంగా నిరూపించాడు. ఇంతవరకు కొంత తత్వ విషయ ప్రతిపాదన చేసిన వశిష్ఠ మహర్షి మళ్లీ ఒకింత వెనక్కి తిరిగి ముముక్షువులైన సాధకులు సద్గురువుల ద్వారా సత్శాస్త్రాన్ని శ్రవణం చేసి ఆ తత్వం తమ బుద్ధిలో తమంతట తమకే అనుభవసిద్ధం అయ్యేదాకా శృతిసమ్మతమైన మార్గంలో ఆపకుండా పునఃపునర్విచారణ చేస్తూ ఉండవలసిందే అని పునరుద్ఘాటిస్తూ ఈ ముముక్షు వ్యవహార ప్రకరణాన్ని ముగించాడు. ఆయ్ సర్వ్ 106